భూమి గుండ్రంగా ఉంది. పుస్తకం 6వ భాగం. ఒక సమాధానం ఉంది. బహుశా భూమి ఉపరితలం వంపుగా ఉందేమో. ఓడ ఆ వంపు వెంట పయనిస్తూ వంపుకి అవతల మాయమవుతుంది. మరి అడుగు భాగం ముందు మాయం కావటం సహజమే కదా. దిశ్చక్రానికి అవతల తారలు దాక్కున్నట్టు భూమి వంపుకి అవతల ఓడ కనుమరుగవుతోంది. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. దక్షిణాలకు ప్రయాణించినప్పుడే భూమి వంపు వెనుక తారల మాయం కావడం కనిపిస్తుంది. తతిమా దిశలలో ఆకాశం యొక్క పరిభ్రమణం వల్ల అంతా చెడిపోతోంది. అట్లాకాక ఓడలు మాత్రం ఏ దిశలో ప్రయాణించినా అడుగు భాగం ముందు మాయమవుతూ వస్తోంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎటు వెళ్ళినా ముందు అడుగు భాగమే కనుమరుగవుతూ వస్తోంది. అంతేకాక అవి ఎప్పుడూ ఒకే వేగంతో కనుమరుగు కావడం కనిపిస్తోంది. ఓడ ఏ దిశలో ప్రయాణించినా 2 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు అడుగు భాగంలో కొంత భాగం కనబడకుండా పోతుంది. అన్ని దిశల్లోనూ ఒకే విధంగా వంపు తిరిగి ఉండే ఆకృతి గోళం మాత్రమే. ఒక పెద్ద బంతి మీద ఓ బిందువు తీసుకుని అక్కడి నుంచి ఏ దిశలోనైనా ఓ గీత గీస్తే ప్రతి దిశలోనూ ఆ గీతలు ఒకే విధంగా వంగి ఉంటాయని గుర్తించవచ్చు. ఓడల గమనాన్ని బట్టి చూస్తే భూమి స్తంభంలా కాక గోళంలా ఉందని అర్థమవుతుంది. అంటే ఆకాశం అనే మహాగోళపు కేంద్రంలో భూమి అనే పెద్ద గోళం ఉందన్నమాట. భూమి పెద్ద గోళమే అయితే మనకు కనిపించే భూభాగం చాలా చిన్నది, కనుక చదునుగా కనిపిస్తుంది. కానీ ఇంకా ఓ ప్రశ్న మిగిలిపోయింది. భూమి మీద మనం సంచరిస్తున్నప్పుడు భూమి నుండి ఎందుకు జారిపోము? గాలి, నీరు బయటికి ఎందుకు జారిపోవు? భూమి రూపం గురించి సాక్ష్యాధారం ఏదైనా ఉందా? ఉంది. కానీ అది తెలుసుకోవాలంటే అందుకు మళ్ళీ ఆకాశం కేసి మళ్ళాలి. భూమి ఛాయ. అప్పుడప్పుడు చంద్రుని ముఖం మీద నల్లని నీడ అలుముకుంటుంది. నీడ కమ్ముకున్న ప్రాంతం తేనె రంగులో ఉంటుంది. కాసేపట్లో ఛాయ తొలగిపోయి చంద్రుడు మళ్ళీ మునుపట్లా ప్రకాశిస్తూ కనిపిస్తాడు. ఇది జరిగినప్పుడే గ్రహణం పట్టింది అంటారు. ప్రాచీన కాలంలో మనుషులు చంద్రగ్రహణం అంటే భయపడేవాళ్ళు. చంద్రుడు అలా ఎప్పటికీ చీకటిగానే మిగిలిపోతాడేమో. రాత్రివేళ చందమామ స్నేహమయ కాంతి మళ్ళీ కనిపించదేమో అని బెంగపెట్టుకునేవారు. ఆకాశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళకి అలా జరగదని తెలుసు. ఉదాహరణకి చంద్రగ్రహణం ఎప్పుడూ పున్నమి రోజే వస్తుందని గమనించారు. మరే ఇతర రోజు అది జరగదు. అంతేకాక కొన్ని ప్రత్యేకమైన పున్నముల నాడే అది జరుగుతుంది. ఆకాశాన్ని అర్థం చేసుకున్న ప్రాచీన గ్రీకులు పున్నమి రోజున భూమికి ఒకవైపున చంద్రుడు, దానికి వ్యతిరేక దిశలో సూర్యుడు ఉంటాడని తెలుసుకున్నారు. భూమి వైపు ఉన్న చంద్రముఖం మీద పూర్తిగా సూర్యకాంతి ప్రసరించినప్పుడు చంద్రుడు నిండుగా వెలిగే చక్రంలా శోభిస్తాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి ఉందని అనుకుందాం. అప్పుడు సూర్యకాంతి భూమి గుండా ప్రయాణించి చంద్రుని చేరుకోవాలి. కానీ కాంతికి అది వీలు పడదు, కనుక వెలుగు చందమామని చేరలేదు. అంటే చంద్రుని మీద భూమి నీడ పడుతోందన్నమాట. గ్రహణకాలంలో భూమి నీడ చంద్రుడి మీద పడి చంద్రుడి ఉపరితలం చీకటి అవుతుంది. పున్నమి రోజుల్లో సూర్యచంద్రుల మధ్యకి భూమి వచ్చిన సమయంలో గ్రహణం సంభవిస్తుంది. చంద్రుడి మీద భూమి నీడ పడ్డ సమయంలో భూమి రూపం గురించి కొంచెం తెలుసుకోవచ్చు. నీడ అంచు వంపుగా వృత్తంలో ఓ భాగంలా కనిపిస్తుంది. ఆకాశంలో వివిధ ప్రాంతాలలో సంభవించే చంద్రగ్రహణాలని గ్రీకులు పరిశీలించారు. చంద్రుడు ఆకాశంలో నడినెత్తిన ఉన్నప్పుడు, కొద్దిగా కిందకి దిగినప్పుడు, దిశ్చక్రానికి చేరువుగా ఉన్నప్పుడు, ఇలా చంద్రుడి యొక్క వివిధ స్థానాలలో జరిగిన గ్రహణాలని గమనిస్తూ వచ్చారు. గ్రహణ సమయంలో చంద్రుడు వేరువేరు స్థానాల్లో ఉన్న భూమి మీద ఆకృతి మాత్రం మారలేదు. గ్రహణకాలంలో చంద్రుడు ఎక్కడ ఉన్నా దాని మీద పడే భూమి ఛాయ ఎప్పుడూ వృత్తంలో భాగంలాగానే ఉండేది. అంటే ప్రతి దిశలోనూ చక్రం లాంటి నీడ పడేట్టుగా భూమి ఆకృతి ఉందన్నమాట. అలాంటి ఆకృతి ఒక్కటే, అది గోళం.